నా జీవిత ముఖ పలక లాంటిది. దానిపై హిమాలయ ఋషి పుంగోడకులు కొన్ని వాక్యాలు రాశారు. నా జీవిత పుష్పరేఖలను ఆయనకు కృతజ్ఞతాభావంతో నేను అర్పిస్తున్నాను. డాక్టర్ రాజేష్ గారి పుస్తక పరిచయం. ఒక ఆధ్యాత్మిక జీవితము అద్భుతమైన జీవితం. మీరు ఈ పదాన్ని అనుసరిస్తే మీరు మానవమాత్రులు కనుక మీరు తప్పులను తప్పక చేస్తారు. మీరు తడబడ్డానికి కూడా ఆస్కారం ఉంది. ఆ దారి అంటే మనస్సు ఎన్నో గందరగోళాల నుండి పయనిస్తుంది. ఎందుకంటే ఆంతరిక జీవితం బాహ్య జీవితం పూర్తిగా భిన్నమైనవి. ఈ రెండింటి మధ్య వారిని నిర్మించడం చాలా అవసరం. మార్పు, క్షీణత, మరణానికి ఎల్లప్పుడూ గురి అయ్యే బాహ్య ప్రపంచం యొక్క మారుతున్న నమూనాలను మరియు ఆంతరిక జీవితం యొక్క సూక్ష్మాంతరాలను అర్థం చేసుకోవడానికి ఒక క్రమబద్ధమైన పద్ధతి అవసరం. దారి చూపించే కాంతి పుంజాలు అవసరం. ఏ ఒక్క వ్యక్తి అందరి వ్యక్తులకు సమర్థవంతంగా ప్రధాన ప్రకాశింపజేయలేరు. ఒకటి కన్నా ఎక్కువ ప్రధాన మార్గం ఎన్నెన్నో అడ్డుత్రవులు ఉన్నాయి. స్వామీజీ సమక్షంలో మేముండే సౌభాగ్యం ఉన్నన్ని సంవత్సరాలు ఆయన బోధనలు మరువులేని కాంతి పుంజాలుగా తోడ్పడ్డాయి. ఇవి వారధి దాటానికి వేసిన ప్రతి అపాయకర అడుగు వెలుగు చూపడంలో సహాయపడ్డాయి. ఆధ్యాత్మిక జీవితం యొక్క సారము అనే ఈ సాధన అన్న పుస్తకం స్వామీజీ ఉపన్యాసాల నుండి, రాతల నుండి, ఆయన శిష్యులు కాగోరే వారికి రాసిన లేఖల నుండి సంగ్రహింపబడిన మత్స్య తునకల సంకలనం. ఈ పుస్తకం యొక్క ఆఖరి భాగం మౌనం నుండి పురాలోచనలు. ఈ పదంలో తన స్వీయ అనుభవాలు రాసుకున్న స్వామీజీ వ్యక్తిగత డైరీ నుండి సంగ్రహింపబడ్డాయి. ఈ సంక్షిప్త సంకలనం స్వామీజీ క్రమబద్ధంగా చేసిన ప్రబోధాల యొక్క అత్యుత్తమ సూక్ష్మసారాన్ని ప్రతిఫలిస్తుంది. దీని కాంతి సత్యాన్ని తెలుసుకుని కోరే పాఠకులందరికీ దారి పొడుగున కావలసిన సహాయం అందజేస్తుంది. ఇట్లు డాక్టర్ రాజేష్.